వందే మాతరం అంబికా భగవతి వందే మాతరం వందే మాతరం అంబికాం భగవతీ వాణి రమా సేవిత వందే మాతరం వందే మాతరం అంబికాం భగవతీ వాణి రమా సేవిత వందే మాతరం అంబికాం భగవతీ వాణి వందే మాతరం అంబికాం భగవతీ వాణి రమా సేవిత వందే మాతరం అంబికాం భగవతీ వాణి రమా సేవిత కళ్యాణి కమనీయ గల్పలదిగా కళ్యాణి కమనీయ గల్పలదిగా కైలాసనాథ ప్రియ కైలాసనాథ ప్రియ కళ్యాణి కమనీయ కల్పలదిగా కైలాసనాథ ప్రియ నాథ ప్రియా. కర్పగమే